జీవిత నావా. ఎటు వెళ్ళునోనా జీవిత నావా, ఎటు చేరునోనా జీవిత నావా, తీరం నీవై ఆదుకోవయ్యా, భారం నీవై అందుకోవయ్యా, తీరం నీవై ఆదుకోవయ్యా, భారం నీవై అందుకోవయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా జీవిత నావా. தீரம் நீவை தாது கோவையா பாரம் நீவை தந்து கோவையா தீரம் நீவை தாது கோவையா பாரம் நீவை தந்து கோவையா ஏசையா ஏசையா ஏசையா நான் ஏசையா.